71వ వాక్యత. రామ, అయితే కొన్ని వేదవాక్యాలలో పరబ్రహ్మను బంగారంతో పోల్చి మరికొన్ని వేదవాక్యాలలో అది దేనికి కారణం కాదన్నారంటే ఏ వాక్యాన్ని ప్రమాణంగా తీసుకోవాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడే పరమరభమానుభవవేత్తలైన పెద్దల సహాయం మనకు కావాలి. అస్మాకమస్తి మతిరంగ తయతి సర్వ. శాస్త్రేకవాక్యకరణం ఫలితం యతో యహ. ప్రాతీతికార్థమపశాస్త్ర నిజాంగ పుస్తాత్. సంవేదనాదితరదస్తి తతః ప్రమాణం. వేదవాక్యాలలో ఏది అప్రమాణం కాదు, ఒకటి ప్రధానం మరొకటి అప్రధానమూ లేదు. వాటన్నిటికీ కలిపి ఏకవాక్యత ఉంటుంది. ఏకవాక్యత అంటే పరస్పర విరుద్ధంగా కనిపించే వాక్యాలకు ఒక తాత్పర్యం ఉంటుంది. ఆ తాత్పర్యమే ఏకవాక్యత. ఒక ఉదాహరణ చెబుతాను, విను. పరీక్షలు దగ్గరకొస్తున్న చదువు మీద శ్రద్ధ లేని ఒక కొడుకుని చూసి తండ్రి, ఓరే, నీకు చదువు మీద శ్రద్ధుంటే నిద్రట్లా పడుతుందిరా అని గట్టిగా అరిచాడు. దాంతో ఆ కుర్రవాడికి బుద్ధి కలిగి ఇక రాత్రులలో నిద్రపోకుండా చదవడం మొదలుపెట్టాడు. తండ్రి మళ్లీ కొడుకుని పిలిచి, ఓరేయ్, నీకు బుద్ధుందా? రాత్రల్లా నిద్రమానితే చదువు బుర్రకెక్కుతుందా అని తిట్టాడు. నిద్రపోకుంటే శ్రద్ధ లేదంటాడు, నిద్రమానితే అతి వెర్రి అంటాడు. ఈ తండ్రికేమైనా బుర్ర ఉన్నట్టేనా? బుర్ర లేదంటే ఆయన చెప్పిన వాక్యాలు అప్రమాణాలే అవుతాయి. అనుభవం గలవాడెవడు ఆ తండ్రికి బుర్ర లేదనడు. బుర్ర ఉంటే మొదటి వాక్యంలో నిద్రమానమని, రెండవ వాక్యంలో నిద్రపొమ్మని పరస్పర విరుద్ధంగా ఎందుకు మాట్లాడతాడు? ఎందుకంటే ఆ తండ్రికి ఓ తాత్పర్యం ఉంది. ఆరోగ్యం చెడిపోకుండా చూసుకుంటూ వీలైనంత తక్కువ నిద్రపోతూ వీలైనంత ఎక్కువ చదువుకోవాలి అనేదే ఆ తండ్రి హృదయంలో ఉన్న తాత్పర్యం. పరస్పర విరుద్ధంగా ఉన్న ఆ రెండు వాక్యాలను సానుభూతితో సమన్వయించి చూస్తే ఆ తాత్పర్యం మనకు అర్థమవుతుంది. ఆ కుర్రవాడికి త్వరగా అర్థం కాలేదు. ఎందుకంటే కాలేదంటే వాడికి అనుభవం లేదు. అనుభవం గలవాళ్లకు ఆ తాత్పర్యం వెంటనే తెలుస్తుంది. పైకి విరుద్ధంగా కనిపించే వాక్యాలకు సమన్వయాన్ని చూపించే తాత్పర్యం పేరే ఏకవాక్యత. రామా, వేదాలలో గల వాక్యాలకు కూడా ఈ రకమైన ఏకవాక్యతను సాధించాలి. చెప్పాను గదా, అనుభవం ఉన్నవారికి ఈ ఏకవాక్యత త్వరగా పట్టుబడుతుంది. అనుభవం లేకుండా కేవలం తర్కం మీద ఆధారపడ్డవాళ్లు వాళ్ల రుచికి అనుకూలంగా ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుంటారు. ఆ సిద్ధాంతానికి అనుకూలంగా ఉన్న వాక్యాలను ప్రధాన వాక్యాలు అంటారు, వ్యతిరేకంగా ఉన్న వాక్యాలను అప్రధాన వాక్యాలు అంటారు. పూర్వం కపిల కణదాది శాస్త్రకారులు అనేకమంది ఈ పద్ధతిని అనుసరించి వేరువేరు మతాలను స్థాపించారు. మాబోటివాళ్లు అట్లా చెయ్యలేదు. మాకు మా తర్కంతో, మా ఊహతో, మేము ముందుగా కల్పించుకున్న సిద్ధాంతం అంటూ ఏమీ లేదు. పెద్దల అనుభవం ఆధారంగా విభిన్న రీతులుగా కనిపిస్తున్న వేదవాక్యాలకు తాత్పర్యం ఏమిటా అని, వీటి ఏకవాక్యత ఏమిటా అని మేం అన్వేషణ చేశాం. ఆ తాత్పర్యాన్ని గ్రహించి దానిని బట్టి సాధన చేసి మా స్వానుభవంతో ఈ తాత్పర్యం సత్యమైనదే అని మాకు మేమే రుజువు ఆయసర్వ్92 చేసుకున్నాం. రామ, మాది తర్కవాదం కాదు. అంటే ఊహలమీద, యుక్తులమీద ఆధారపడి చేసేది కాదు. మాది ప్రమాణవాదం. అంటే అనుభవం మీద, వేదవాక్యాల తాత్పర్యం మీద ఆధారపడిన వాదం. కనుక రామ, నేను నీకు మున్ముందు చెప్పబోయే దృష్టాంతాలను, వేదవాక్యాలను కూడా నువ్వు ఈ రకంగానే సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. రామ, దృష్టాంతం ఎలా ఉండాలి? పరబ్రహ్మకు దృష్టాంతం అనేది కుదురుతుందా అనే అంశాలమీద చాలా చర్చ చేశాం. నిజానికి తెలివి గలవాళ్లు దీనిమీద ఇంత చర్చ చేయకూడదు. తెలివి గలవాళ్లు తమకు ప్రధానమైన అంశం మీద ఎక్కువగా కేంద్రీకరణ చేస్తారు. అప్రధాన విషయాలు ప్రాసంగికంగా వచ్చినప్పుడు వాటివల్ల గ్రహించవలసిన విషయాన్ని గ్రహించి అక్కడితో వదిలేస్తారు. అంతేకాని వాటిమీద చర్చ సాగదీస్తూ కూర్చోరు. అది తెలివిగాదు. ఆకలేసి నకనకలాడేవాడికి అన్నం పెడితే ఆవురావురుమని తింటాడు. అంతేగాని అవి ఏ జాతి బియ్యం? ఈ జాతి బియ్యం ఈ ఊళ్ళో దొరకడం సాధ్యమేనా? అన్నం కట్టెల మీద వండారా, బొగ్గుల మీద వండారా అని లేనిపోని చర్చలు సాగదీయడు.